ఉష్ణము ఉష్ణోగ్రత మూడవ భాగం. ఉదాహరణకి, ఒకే పొడవు ఉన్న రెండు లోహపు బద్దలని ఓ ఇత్తడి బద్దని ఇనప బద్దతో కలిపి వెల్డింగ్ చేశాం అనుకుందాం. ఉష్ణోగ్రతలో ఓ ప్రత్యేక మార్పుకి ఇత్తడి బద్ద యొక్క వ్యాకోచం ఇనప బద్ద యొక్క వ్యాకోచం కన్నా రెండింతలు ఉంటుంది. ఈ రెండు బద్దలు అతుక్కుని లేకపోతే ఎక్కువగా వ్యాకోచించే ఇత్తడి బద్ద ఇనప బద్ద మీదుగా జారి ఇనప బద్ద కన్నా కొంచెం పొడవు పెరిగి ముందుకు పొడుచుకు వచ్చినట్టుగా ఉంటుంది. అందుకు భిన్నంగా మొదట్లో ఉన్న దానికన్నా ఉష్ణోగ్రత తగ్గితే పరిస్థితులు తారుమారవుతాయి. ఈసారి ఇత్తడి ఇనుము కన్నా ఎక్కువ సంకోచిస్తుంది, ఇనుప బద్ద మీదుగా జారి దానికన్నా పొట్టిగా మారుతుంది. ఇప్పుడు రెండు బద్దలని అతికించినట్టయితే అవి ఒకదాని మీద ఒకటి జారే అవకాశం ఉండదు. అలాంటి లోహాల బద్దని వేడి చేస్తే అది ఇనుము ఉన్న వైపుకి వంగుతుంది. ఆ వంపుకి బయట వైపు ఇత్తడి ఉంటుంది, లోపల వైపు ఇనుము ఉంటుంది. బయట పరిధి లోపల పరిధి కన్నా పొడవుగా ఉంటుంది. కనుక రెండు బద్దలు అతుక్కునే ఉన్నా ఇత్తడి బద్ద మరింత పొడవుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉష్ణోగ్రతని ఈ విలువ నుండి మళ్ళీ తగ్గిస్తూ పోతే అది మొదటి విలువకు వచ్చినప్పుడు వంగిన ఈ రెండు లోహాల బద్ద ముందు తిన్నగా అవుతుంది. ఉష్ణోగ్రతని ఇంకా తగ్గిస్తూ పోతే ఈసారి రెండు లోహాల బద్ద ఇత్తడి ఉన్న వైపుకు వంగుతుంది. అలాంటి రెండు లోహాల బద్ద యొక్క ఒక కొసని స్థిరంగా నిలిపినట్లయితే ఉష్ణోగ్రత మారుతుంటే అవతలి కొస అటు ఇటు ఊగుతూ ఉంటుంది. బయటవైపు ఉన్న బద్ద లోపల వైపు ఉన్న దానికన్నా కాస్త పెద్దగా ఉంటుంది, కానీ వంపు మాత్రం విశేషంగా ఉంటుంది. అందుకే ఉష్ణోగ్రతలో చిన్న మార్పు వచ్చినా రెండు బద్దల పొడవులలో మార్పు ఎక్కువగా రాకపోయినా మొత్తం బద్ద యొక్క వంపు మాత్రం గణనీయంగా ఉంటుంది. ఇలాంటి సాధనాన్ని థర్మోస్టాట్ అంటారు. ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు ఈ రెండు లోహాల బద్ద ఎడమ పక్కకి వంగుతుంది అనుకుందాం. అలా వంగి వంగి ఒక దశలో ఒక విద్యుత్ స్విచ్ని వేయగలిగినంతగా వంగగలదు అనుకుందాం. అలా వేయబడ్డ స్విచ్ వల్ల ఇంటిని వెచ్చజేసే ఓ కొలిమి ఆన్ అవుతుంది. దానితో ఇంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది, రెండు లోహాల బద్ద మళ్ళీ మొదటి స్థానానికి వస్తుంది, స్విచ్ తెరుచుకుపోతుంది, కొలిమి మళ్ళీ ఆఫ్ అవుతుంది, బద్ద స్విచ్ని తాకే స్థానాన్ని మనకి కావలసినట్టుగా మార్చుకుంటూ మనకి కావలసిన ఉష్ణోగ్రత వద్ద కొలిమి ఆన్ అయ్యేట్టుగా ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు లోహాల బద్ద యొక్క స్వతంత్ర కొస యొక్క స్థానాన్ని ఉష్ణోగ్రతకి కొలమానంగా వాడుకోవచ్చు. ఆ కొసకి ఒక పెన్నును తగిలించి ఆ పెన్నుకు అడుగున ఒక కాగితపు చుట్ట కదిలేట్టుగా ఏర్పాటు చేసినట్లయితే బద్ద కొస యొక్క కదలికలు ఆ కాగితం మీద ఒక రేఖలా చిత్రించబడతాయి. పడిలేచే ఆ రేఖను బట్టి ఉష్ణోగ్రతలోని మార్పుల చరిత్రని తెలుసుకోవచ్చు. అలాగే లోలకాలను కూడా ఒక్క లోహంతో కాక రెండు లోహాలు కలిసిన కడ్డీతో నిర్మించవచ్చు. ఉదాహరణకి స్టీలు జింకు లోహాలని కలిపి వాడుకోవచ్చు. ఈ రెండు బద్దలని అడ్డుకడ్డీలతో ఎలా కలపాలంటే జింకు బద్దలో ఉష్ణోగ్రత మార్పు వల్ల లోలకం పొడవు పెరగాలి, అదేవిధంగా ఇనుములో ఉష్ణోగ్రత మార్పు వల్ల లోలకం పొడవు తగ్గాలి. ఈ రెండు చర్యల సమిష్టి ప్రభావం వలన ఉష్ణోగ్రత మార్పులకి లోలకపు కడ్డీ పొడవు మారకుండా ఉంటుంది. దీనినే పరిపూరక లోలకం అంటారు.